my girl. You are my girl. Wow! Monday, my girl. You are my girl. ఆకాశంలో అడిగిస్తుంటా నువ్వే అవునంటే రా జతగా ముడిపడదాం ప్రేమల్లె త్వరగా బలపడదా నిలువున నిలబని మనసిదిలే నీ పరువపు పరుగున మునిగినదే నువ్వు గుర్తుకురావే నువ్వు లే